కథకర గోవింద కృష్ణ పాటి నుంచి నీ మహిమలే పరబ్రహ్మము పరబ్రహ్మము పరబ్రహ్మము పరబ్రహ్మము చక్కమూలే పాటించు నీ మహిమలే పరబ్రహ్మము పరబ్రహ్మము పరబ్రహ్మము పరబ్రహ్మము కోటి మన్మథాకార గోవింద కృష్ణ కృష్ణ